అస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిం ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిం. శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ శరణం శరణం గణేశ సుముఖాయ నమః సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః కర్ణకాయ నమః శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ వక్రతుండాయ నమః సూర్పకర్ణాయ నమః క్షేరంభాయ నమః స్కందపూర్వజాయ నమః గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ கணேச சரணம் சரணம் கணேச கணேச சரணம் சரணம் கணேச சரணம் கணேச சரணம் கணேச சரணம் கணேச சரணம் கணேச சரணம் கணேச.